అలేయం యమో త్వా Yeah. ఐడం గౌసం వాదే విక్రా Yeah. పాదా ఉమా బ్రహ్మ పా Right. అర్వాగ్రా మంగమనారియాశ్చా ihaye oha Oh, Oh, Oh,